ఉదీరతామవర ఉత్పరా సమున్మధ్యమా పితర సోమ్యాసా అసంయీయుర వృగారేరస్తేనోవంతు పితరోహవేషు ప్రచీకితో మనీషాత్వజ్ఞరజిష్ఠమనూనే శివంథ తమ ప్రణీతి పితరో నయిందో దేవేషు రత్నామభజంత ధీరా తయాహి నః పితరః సోమపూర్వే కర్మాణి చక్రుప్లవమానధీరా వన్వన్నవాత పరిధీజ్ఞేరపోవన్ను వీరేభిరస్వైర్మఘవా భవాన త్వజ్ఞేసోమపితృభిః సంవిధానో నద్యావా పృథివీ ఆతతంథ తస్మై ఈత ఇందో హవిషా విధేమ వయగ్గస్యామపతయోరయీణా బర్హీషదపితరవోద్ధర్వాగిమావో హవ్యాచకృమాజుషధ్వం ఆగతావసంత మేనాథానశ్రయ్యోరపోదాత ఉపాహూతా పితర సోన్యాసో బర్హిష్యేషు నిధిషు ప్రియేషు ఆగమంతు ఇహ శ్రువంతధిగ్రువంతు దేవంతస్మాన్ ఆహం పితేన్సు విదత్తాం అవిచ్చిన పాదం చ విక్రమానం చ విష్ణోః బర్హిషదోయే సుధయా సుతస్య భజంత విత్తస్త ఇగాగమిష్ఠాః అగ్నిష్వాత్తా పితరయేహ గచ్చత సదః సదః సదత సుప్రణీతయః అత్తా హవీగ్నేషి ప్రజాతాని బర్హిష్యథారయిజ్ఞ సర్వవీరం దధాతన ఆయంతు న పితరః సోమ్యాసోగ్నిష్వాత్తా పతిభిర్దేవయానైః అస్మిన్ యజ్ఞే స్వధయా మదంతోధిబ్రువంతు దేవంతస్మాన్ ఏ అగ్నిష్వాత్తా ఏ అనగ్నిష్వాత్తా మధ్యే దివస్వధయా మాదయంతే ఏభ్యస్వరాలసూనీతి మేధాయ్యథా వసంతన్వం కల్పయాది అగ్నిష్వాత్తాన్రేతుమతో హవామహే నారాసగ్గేసేసోమపీఠయ్య ఆసుః తేనో విప్రాతః సుభవా భవంతు వయగ్గస్యామపతయోరయీణాం ఆచాజానో దక్షిణతో నిషద్యేమై యజ్ఞమభిగృణీర విశ్వే మాహిజ్ఞదిష్టపితర కేనచిన్నో యద్వాగః పురుషదాకరామా ఆసీనాసో అరుణీనాముపస్థేరయుంధత్తదాసుషే మహ్యాయ పుత్రేభ్యః పితరస్తస్య వస్వప్రయచ్ఛతత ఇహోజ్యం దధాత యమగ్నే కవ్యవాహనత్వం చిన్మన్యాసేరయిం తన్నో గీయద్భిః శ్రవాయ్యం దేవత్రాపానయాయుజం యో అగ్నిః కవ్యవాహాన పితృన్యక్షాదృతావృధాః ప్రేదో హవ్యాని వోచతి దేవేభ్యశ్చ పితృభ్య త్వమగ్నైలితో జాత వేదో వాఢవ్యాని సురభీని కృత్వీ పితృభ్యస్వధయాతే అక్షం నద్ధిత్వం దేవ ప్రయదా హవీగ్నేషి ఇదం పితృభ్యో నమో అస్త్వద్యే పూర్వా సోయపుపారాత ఈయుః ఏ పార్థీ వేరజస్యానిషత్తాయే వా నూనగ్నేషు వృజనాసు విక్షు ఏ చేహ పితరో ఏ చనేహయాగ్గశ్చ విద్మయా ఊచన ప్రవిద్మా త కం వేత్తయతిజాతవేదస్వథాభిర్యజ్ఞసుకృతంజుషస్వా అథాయథాన పితర పరా స ప్రజ్ఞాసో అగ్నరితమాశుషాణా సుచీదాయం వీధీతి ముక్తసా సక్షామా బిందంతో అరుణీరపౌరన్ వసంతస్తాని ధీమహ్యుసంతః సమీ ధీమహి వసన్ను సత ఆవాహ పితృమ్హవిషే అత్ర వే అపాంఫేనే ననముచేస్యరాయింద్రోదావర్తయ విశ్వాయరజాయస్పృథా సోమో రాజామృతజ్ఞే సుతీషేణాజహాన్మృత్యం ఋతేన సత్యమింద్రియం విపానజ్ఞే శుక్రమంధసయింద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు అభ్యక్షీరం వ్యాపిభత్కృంగా అంగిరసో ధియా ఋతేన సత్యమింద్రియం విపానజ్ఞే శుక్రమంధసయింద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు సోమామభ్యోవ్యాపిభచ్చందసాహగ్నసూచిషత్ ఋతేన సత్యమింద్రియం విపానగ్నశుక్రమంధసయింద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు అన్నాపరిశ్రుతోరసం బ్రహ్మణావ్యావిక్షత్రం పయస్ సోమం ప్రజాపతి ఋతేన సత్యమింద్రియం విపానగ్నశుక్రమంధసయింద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు ేతోమోత్రం విజాహాతియోని ప్రవిశదింద్రియ గర్భో జరాయుణాృతవుల్పంజాతి జన్మానా ఋతేన సత్యమింద్రియం విపానగ్ఞశుక్రంధసయింద్రస్యేంద్రియమిదం పయోమృతం మధు దృష్ట్వా రూపే వ్యాకారోత్సత్యానృతే ప్రజాపాతి అశ్రద్ధామృతే రాధాశ్రద్ధాజ్ఞే ప్రజాపతి ఋతేన సత్యమింద్రియం విపానగ్ఞశుక్రమంధసయింద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు వేదేన రూపే వ్యాపివత్సుతాసుతౌ ప్రజాపతి ఋతేన సత్యమింద్రియం విపానగ్ఞశుక్రమంధసయింద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు దృష్ట్వాపాదిశ్రుతోరసజ్ఞశుక్రేణ శుక్రం వ్యాపిభత్పయః సోమం ప్రజాపతి ఋతేన సత్యమింద్రియం విపానగ్ఞశుక్రమంధసయింద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు శీశేనంత్రం మనసామనీషిణా పూర్ణా సూత్రేణ కవయో వయంతి అశ్వినా యజ్ఞసావితా సరస్వతీంద్రస్య రూపం వరుణాభిషజ్యన్ తదస్య రూపమమృతజ్ఞశచీభిస్తిస్వదృద్దేవతాసజ్ఞేరాణా ోవాహుధానతోత్మాభిస్వరస్య మాజ్ఞసమాభవన్నలాజా తదస్వినాభిషజా రుద్రవర్తనీ సరస్వతీ వయతి వేషో అంతరం అస్థిమజ్జానం మాసారైకారోతరేణ దధతో గవాం త్వచి సరస్వతీ మనసాపే సలం వసునా సత్యాభ్యాం వయదిదర్శతం వపూః రసం పరిశ్రుతానరోహీతం నగ్నహుర్ధీరస్తసారన్న వేమ పయాసా శుక్రమమృతం జనిత్రజ్ఞసురజామూత్రా అద్యనయంతరేతాః అపామాతిం మతిం బాధమానావోవధ్యం వాతజ్ఞం తదారాత్ ఇంద్రస్సుత్రమాహృదయేన సత్యం పూరోళాసేన సవితా జజన యత్క్లోమానం వరుణాభిషజ్జన్మతస్నేవాచీయం మమీనాతి చిత్తం ఆంత్రాణి స్థాళీయర్మధుబిన్వామానాగుదాః పాత్రాణి సుదుఘానధేనుః సేనస్య పత్రన్నప్నీహాసచీభిరాసందీనాభిరుదరన్న మాత కుంభో వా నిష్టర్జనితాసచీభిర్యస్మిన్నగ్రేయోన్యాం గర్భో అంతః ప్లాసిర్వ్యక్తః సదధారవుత్సో దుహేన కుంభీ సదాం పితృభ్యాః ముఖగ్నసతస్య శిరయుత్సతేన జిహ్వా పవిత్రమస్మి నాసం సరస్వతీ చప్పన్న పాయద్విషగస్య వాలో వస్త్యన్న సేపోహరసాతరస్వీ అస్విభ్యాం చక్షురమృతం గ్రహాభ్యాం చాగేన తేజో హవిషా ఆశ్రితేన పక్ష్మాని గోధూమైః కుబాలైరుతాని పేశో న శుక్రమసీతం వసాతే అవిన్నమేషో నసి వీర్యాయ ప్రాణస్య పంథా అమృతోగ్రహాభ్యాం సరస్వత్యుపవాకైర్వ్యానన్నస్యాని బర్హ్యద్వదారైర్వ్యజానా ఇంద్రస్య రూపమృషభో బలాయకర్ణాభ్యాగశ్రోత్రమమృతం గ్రహాభ్యాం యవానబర్హ్యద్భువికేసారాని కర్కంధోజిగ్నే మధుసారగం ముఖాత్ ఆత్మన్నుపస్థేన వృకస్య లోమముఖే శ్మశ్రూణి నవ్యాఘ్రలోమా కేశానశీర్షన్యసేశిఖాశిగ్రహస్యలమత్తిషీరింద్రియాణి అంగాన్యాత్మన్ విషజాతదస్మినాత్మానమంగై సమాధాత్ సరస్వతీ ఇంద్రస్య రూపజ్ఞశతమానమాయుశ్చంద్రేణ ద్యోతిరమృతం దధానాః సరస్వతీయోన్యాం గర్భమంతరస్విభ్యాం పత్నీ సుశ్వేతం విభక్తి అపాగ్నరసేన వరుణో నసాంనేంద్రగ్రశ్రియై జనయన్ అప్సురాజా తేజః పశూనాగ్నిహవిరింద్రియావత్పరిశ్రుతాపయసారఘం మధు అస్విభ్యాం దుగ్ధం విషజా సరస్వత్యా సుతాసుతాభ్యామృత సోమయిందూ క్షత్రస్య నాభీరసి క్షత్రస్య యోనీరసి మాత్వాహిగ్ఞసీయన్మాహిగ్ఞసీ నిషాసాదధృతౌ రాతో వరుణః పస్త్యా స్వా సామ్రాజ్యాయ సుక్రతుః మృత్యోపాహి విద్యోత్పాహి దేవస్య త్వాసవితః ప్రసావేశ్వినా బాహుభ్యాం ఊష్మాహస్తాభ్యాం అశ్వినోద్భైషజ్యేన తేజసే బ్రహ్మవర్చసాయాభిషించామి సరస్వత్యే భైషజ్యేన వీర్యాయాన్నాద్యాయాభిషించామి ఇంద్రస్యేంద్రియేణ బలాయ శ్రియై యశసేభిషించామి కోసికతమోసి కస్మై యత్వాకాయ త్వా శుశ్లోక సుమంగళ సత్యారాజన్ శిరో మే శ్రీయర్యశో ముఖం తుషిక్కేశాశ్చ శ్మశ్రూణి రాజా మే ప్రాణో అమృతజ్ఞ సంరాచక్షుర్విరాశ్రోత్రం జిహ్వా మే భద్రం వాంగ్మహోమనో మన్యస్వరాఢ్వామాః మోదా ప్రమోదా అంగులీరంగాని మిత్రం మే సహాః బాహూ మే బలమింద్రియజ్ఞహస్తౌ మే కర్మ వీర్యం ఆత్మా క్షత్రమురో మమ పృష్ఠీయన్మే రాష్ట్రముదరమగ్నిసోగ్రీవాశ్చ శ్రోణీ ఊరు ఆరత్నీజాలూని విశోమేంగాని సర్వతాః నాభిర్ మే చిత్తం విజ్ఞానం వాయున్మే పాచితిర్భసత్ ఆనందనందా ఆండో మే భగస్సౌభాగ్యం వసాః జంఘాభ్యాం పద్భ్యాం ధర్మోస్మి విశిరాజా ప్రతిష్ఠితః ప్రతిక్షత్రే ప్రతిష్ఠామి రాష్ట్రే ప్రత్యస్వేషు ప్రతిష్ఠామి గోషు ప్రత్యంగేషు ప్రతిష్ఠామ్యాత్మన్ ప్రతిప్రాణేషు ప్రతిష్ఠామి పుష్ఠే ప్రతిద్యావా పృథివ్యా ప్రతిష్ఠామి యజ్ఞే త్రయా దేవాదశత్రయస్త్రిగ్సురాధసః బృహస్పతి పురోహిత దేవస్య సవితుః సవే దేవా దేవైరవంతు మా ప్రథమా ద్వితీయ ద్వితీయాస్తృతీయస్తృతీయా సత్యేన సత్యం యజ్ఞేన యజ్ఞో యజుర్భిర్యజోగ్ని సామాభిః సామాంగిరగ్భిర్యజః పురోణవాక్యాభిర్యాజ్యావషట్కారైః వషట్కారా ఆహూతిభిరాహూతయో మే కామాన్ సమర్థయంతు భూస్వాహా లోమాని ప్రయజన్మ మత్తం మానతిరాగతిః మాగ్సం మగుపానతిర్వస్వస్థి మజ్జా మానతిః ఇతి ఏకవింశోధ్యాయః అథ ద్వావింశోధ్యాయః ఓం యద్దేవా దేవహేళనం దేవాసశ్చ కృమా వయమ్ అగ్నిం మాతస్మాదేన సో విశ్వాన్ముంచత్వగ్నిహాసః ఇది వాయది నక్తమేనా అగ్నిశ్చ కృమా వయమ్ వాయుర్మాతస్మాదేన సో విశ్వాన్ముంచత్వగ్నిహాసః యజాగ్రవ్యది స్వప్నయేనాగ్నిశ్చక్రమా వయమ్ సూర్యో మాతస్మాదేన సో విశ్వాన్ముంచత్వగ్నిహాసః యద్గ్రామే యదరణ్యే యత్సభాయాయ్యేంద్రియే యచ్చూద్రే యదర్యే యదేనశ్చ క్రమా వయమ్ యదేకస్యాధిధర్మాణి కస్యా ఆవయజానమసి యదాపో అగ్న్యాయితి వరుణేతి సపా ఆమహేతతో వరుణనోముంచ అవాభృతనిజంపుణని చేరురాశినిజంపుణ అవదేవైర్దేవకృతమేనో యక్షవమత్తేర్మర్త్యాకృతం పురురావ్నో దేవఋషస్వాహి సముద్రే దేహృదాయమప్సంతః సంత్వామి సంతోషాధీరుతాపాః సుమిత్రియా న ఆపవోషధయః సంతు దున్మిత్రియాస్తస్మై సంతు యోస్మాన్ వేష్టియం చ వయం దుష్మః ద్వదాదీవముచానస్మిన్నస్నాతోమలా ఆదివ పూతం పవిత్రే నేవాజ్యమాపస్సుంధంతు మైనసః ఉద్వయం తమసస్పరిస్వః పశ్యం ప్రవుత్తరం దేవం దేవత్రా సూర్యమగం మజ్జ్యోతిరుత్తమం అహో అద్యాన్వాచారిషగ్నేరసేన సమాశిక్ష్మహి వయస్వానగ్నాగమంతం మాసగ్నసేజవచ్చ సా ప్రజయా చ ధనేన చ ఏజోస్యేధిషీమహి సమిదసి తేజోసి తేజోమయీ దేహి సమావర్తి పృథివీ సముషాః సమసూర్యాః సము విశ్వామిదం జగత్ వైశ్వానరజ్జ్యోతిర్భూయాసం విభూన్ కామాన్ వ్యస్త వైభూస్వాహా అభ్యాదధామి సమిధమగ్నే ఔరతపదే త్వయి వ్రతం చ శ్రద్ధాం చోపై వీంధే త్వా దీక్షితో అహం యత్ర బ్రహ్మా చ క్షత్రం చ సంయం చౌచరతః సః తల్లోకం పుణ్యం ప్రజ్ఞే సంయత్ర దేవాః సహాగ్నినా యత్రేంద్రశ్చ వాయుశ్చ సంయం చౌచరతః సః తల్లోకం పుణ్యం ప్రజ్ఞే సంయత్ర సేజన్న విద్యతే అగ్సునాతే అగ్సు పృచ్యతాం పరుషా పరుహు గ్రంథస్తే సోమామవతు మదాయరసో అచ్యుతః సించంతి పరే సించంత్యుచ్ఛించంతి పునంతి చ సురాయి బభ్రైమదే కింతో వదతి కింతః ధానావంతం కరం వినామపూపవంతముక్తినం ఇంద్ర ప్రాతద్యూషస్వనః బృహదింద్రాయ గాయతమరుతో వృత్తహంతామం యేన జ్యోతిరజానయం వృతావృధో దేవం దేవాయ జాగృవి అధ్వర్యో అగ్నిభిః సుతగ్నే సోమం పవిత్ర ఆనయ ప్రీహీంద్రాయ పాతవే యో భూతానామధీపతర్యస్మిన్ లోకా అధిశ్రుతాః యీషే మహతో మహాగ్రస్తేన గృహ్ణామి త్వామహం మయి గృహ్ణామి త్వామహం ఉపయామగృహీతోస్యస్మిభ్యాం త్వా సరస్వతీయత్వేంద్రాయ త్వా సుత్రాం మే ఏష తేజోనీలస్మిభ్యాం త్వా సరస్వతీయత్వేంద్రాయ త్వా సుత్రాం మే ప్రాణపామే అపానపాశ్చక్షుష్పాశ్రోత్రపాశ్చ మే వాచో మే విశ్వభేషజో మనసోసి విలాయతః అస్మినా కృతస్య తే సరస్వతి కృతస్యేంద్రేణ సుత్రాంనా కృతస్య ఉపాహూత ఉపాహూతస్య భక్షయామి సమిద్ధ ఇంద్రా ఉషసామనీకే పురోరుచా పూర్వకృద్వావృధానః త్రివృద్దేవైస్త్రిగ్నసతావజ్రావాహుర్జఘాన వృత్రం విదురో వవార నరాసగ్నస ప్రతిశూరో విమానస్తనూన పాత్ప్రతియజ్ఞస్య ధామ గోభిర్వపావాన్మధునా సమంజన్ హిరణ్యైశ్చంద్రియజతి ప్రచేతాః ఈలితో దేవైర్హరిమావ్ అభిష్టిరాజుహ్వానో హవిషాసర్ధమానః పురందరో గోత్రమిత్వజ్రావాహురాయాతు యజ్ఞముపానోజుషాణః జుషాణో బర్హిర్హరిమాన్నయింద్రః ప్రాచీరగ్నసీద ప్రదిశా పృథివ్యాః పురుప్రథా ప్రథమానగ్రస్యో నమాదిత్యే రక్తం వసోభిః సజోషాః ఇంద్రం దురక్కవశ్యో ధావమానా వృషాణయ్యంతు జనయః సుపత్నీః ద్వారో దేవీరభితో విశ్రయంతాగ్రేషు వీరా వీరం ప్రథమానామహోభిః ఉషాసానక్తా బృహతి బృహంతం పయస్వతీ సుదుఘే సూరమింద్రం తనంతం తతం పేశసంవయం తీ దేవానాం దేవయ్యదసుదుఘ్నే దేవ్యా విమానామనోష పురుత్రాహోతా రాయింద్రం ప్రథమా సువాచా మూర్ధన్యజ్ఞస్య మధునాదధానా ప్రాచీనం జ్యోగర్హవిషావృధారః తిస్రో దేవీర్హవిషావర్ధమానా ఇంద్రం జుషాణాజనయో న పత్నీః అచ్ఛిన్నం తంతుం పయసా సరస్వతీలా దేవీ భారతీ విశ్వతోవర్తిః ష్టాదభచ్చుష్మమింద్రాయ వృష్ణే పాకోచుష్కర్యశసే పురూణి మృషాయ చన్మృషానం భూరీరేతామూర్ధం యజ్ఞస్య సమానక్తు దేవాన్ వనస్పతిరవశిష్టో తపాసయస్మన్యాసమం చాలితాన దేవః ఇంద్రస్య హవ్యైర్జఠరం ప్రణానః సదాది యజ్ఞం మధూనా ఘృతేన స్తోకానామిందుం ప్రతిసూర ఇంద్రో వృషాయమానా వృషభస్తు రాషాట్ ఘృతపృషామనసామోదమానా స్వాహా దేవా అమృతామాదయంతాం ఆయాత్తింద్రో వాస ఉపాన ఇహ స్తుతస్సధమాదస్తు సూరాః ృధానస్తవీషీర్య పూర్వీయోర్నక్షత్రమూతిపుష్యాత్ ఆన ఇంద్రో దూరాదాన ఆసాదాభిష్టికృతవాసేయాస దుగ్రహ ఓజిష్ఠేభృపతిర్వజ్రాబాహు సంగే సమత్సు దుర్వని ప్రతన్యూన్ ఆన ఇంద్రో హరిభిర్యాచీనో వసే రాధసే చాతి వజ్రీమ భవాసీమం యజ్ఞమనూ నో వాజసాతౌ కాతారమింద్రామవితారమింద్రజ్ఞే హవే హవే సుఖవగ్నే సూరమింద్రం ప్రయామి శక్రం పూరుహూతమింద్రగస్వస్తినామఘవాధాత్ంద్రా ఇంద్రస్సుత్రమాస్వమావోభిస్సుమృీకో భవతు విశ్వవేదాతాన్వేషో అభాయం కృణోతు సువీర్యస్య పతాయస్యామ తస్యావయజ్ఞేసో మతౌ యజ్ఞియస్యాపి భద్రేసో మనసే స్యామ సుత్రామాస్వమావ్ ఇంద్రో అస్మే ఆరాచిద్వేషః సనుతర్యూయోతు ఆమంత్రైరింద్రహరిభిర్యాహి మయూరారోమభిః మా త్వా కేచిన్నియామం విన్న పాసినోతి ధన్వే వతీరింద్రం వృషాణం వజ్రబాహుం వసిష్ఠాసో అభ్యర్చ్యంతర్కై సనస్తుతో వీరవద్ధాతు మద్యూయం పాత స్వస్తిభి సదాన సమిద్ధో అగ్నిరస్వినా తో ధర్మో విరాశ్రుతః దుగే ధేను సరస్వతీ సోమగ్నే శుక్రమిహేంద్రియం తనోపాభిషజాసుతేష్మినో భా సరస్వతీ మద్భారజాగ్నేసీంద్రియమింద్రాయ పథిర్మహాన్ ఇంద్రాయేందుగ్నే సరస్వతీ నరాసగ్నేసేన నగ్నం మధాతామస్తి నామధూభేషజం ద్విషజాసుతే ఆజుహ్వానా సరస్వతీంద్రాయేంద్రియాణి వీర్యం క్రియాభిరస్వినాయిషగ్సమోర్జగ్సగ్రయింబధు అశ్వినా నమోచే సుతగ్నే సోమగ్నే శుక్రం పరిష్కృతా సరస్వతీతమాభారద్వర్గిషేంద్రాయ పాతావే కవశ్యోనౌ యచస్మతేరస్మిభ్యాన్న రోదిశాః ఇంద్రో న రోదసీ ఉభే దుహే కామాన్ సరస్వతీ ఉషాసానక్తమశ్వినాదివేంద్రగ్సాయమింద్రియైః సంజానానే సుపే ససాసమం జాతే సరస్వత్యా పాతన్నో అశ్వినాదివా పాహినక్తగ్నే సరస్వతీ దైవ్యా ఆహోతారాభిషజా పాతమింద్రగ్నే సచా ఆసుతే తిస్రస్తేధా సరస్వత్యశ్వినా భారతీరా తీవ్రం పారిష్కృతా సోమమింద్రాయ సుషువర్మదం అశ్వినాభేషజం మధుభేషజన్న సరస్వతీ ఇంద్రే త్వష్టాయ సస్త్రియజ్ఞే రూపజ్ఞే రూపమధుస్సుతే ఋతుథేంద్రో వనస్పతిస్ సమాన పారిశ్రుతా కీలామస్విభ్యాం మధుదుగే ధేను సరస్వతీ ో భిన్న సోమామస్మి నామాసారేణ పరిశ్రుతా సమాధాతజ్ఞ సరస్వత్యా స్వాహేంద్రే సుతం మధు అశ్వినా హవిరింద్రియన్నమోజేభ్యయా సరస్వతీ ఆ శుక్రమా ఆసురాద్వసు మఘమింద్రాయజభ్యిరే యమస్మినా సరస్వతీ హవిషేందమవర్ధయన్ సవీ వేదబలం మఘం నమూచ ఆసురేస నవీంద్రం ప్రసవస్సాస్వినోభా సరస్వతీ నా అభ్యానూషత హవిషా యజ్ఞయింద్రియై యయింద్రాయింద్రియం దధుస్సాభితావరో నోభగా ససుత్రామా హవిష్పాచర్యజమానాయ సశ్చత సవితావరో నో దదత్తిజమానాయ దాసుషే ఆదత్తనముచేర్వసుత్రామాబలామింద్రియం వరో నక్షత్రమింద్రియం భగేన సవితాశ్రియం సుత్రామాయస సాబలం దానాయజ్ఞమాసత అశ్వినా గోభీరింద్రియమశ్వేభిర్వీర్యం బలం హవిషేంద్రగ్ సరస్వతీ యజమానమవర్ధయన్ తానా సత్యా సుపేశ సాహిరణ్యవర్తనీనరా సరస్వతీ హవిష్మతీంద్రకర్మా సునోవత తాభిషజా ఆసుకర్మా నాసా సుదుఘా సరస్వతీ సవృత్రః సదక్రాతురింద్రాయదధురింద్రియం యువగ్ సురామామస్మి నానమూజా ఆసురే సచిపానా సరస్వతీంద్రం కర్మ స్వావత పుత్రమీవ పితరా అస్మి నోభేంద్రావ్యే సనాభిరామం వ్యపీభస్వచీభి సరస్వతీ త్వామఘవన్నభిష్ణక్ యస్మిన్న స్వా సర్షభాసా ఉక్షణో ఆవశమేషావసృష్టా స ఆహూతా కీలాలపే సోమాపృష్టాయ వేదసే హృదామతింజనయ చారుమగ్నయే ఆహావ్యగ్నే హవిరాస్యే తే శ్రుతీవ ఘృతం చంబీవ సోమా రయిమస్మే స్వీరం ప్రశస్తం దేహి రససం బృహంతం అశ్వినాతేజసా చక్షుఃప్రాణేన సరస్వతీ వీర్యం వాచేంద్రబలేనేంద్రాయదధురింద్రియం వోమదూషుణా సత్యాస్వావద్యాతమశ్వినా వర్తే రుద్రా నృపాయ్యం మయత్పరోనాంతార ఆదధర్షద్దృషన్వసు దుస్సగ్ సోమత్యో రిపు తాన ఆవోహమస్వినాదయం ద్విషంగసందృశం ధృష్ణ్యావరిభోవిదం పావకాన సరస్వతీ వాజేభిర్వాజినీవతీ యజ్ఞం వష్టుధియా వాసు చోదయిత్రీ సునృతానాం చేదంతీ సుమతీనాం యజ్ఞం దాధే సరస్వతీ మహో అన్న సరస్వతీ ప్రచేదయతి కేతునా ధియో విశ్వావిరాజతి ఇంద్రాయా హిచిత్రభానో సుతా ఇమే త్వాయవాహ అన్వేభిస్తనా భూతాసాః ఇంద్రాయాభిధియేషితో విప్రదూతః సుతావతః ఉపబ్రహ్మాని బాఘతాః ఇంద్రాయాహితూ జాన ఉపబ్రహ్మాని హరివః సుతేజాధిష్వనశ్చనాః అశ్వినా వివతాం మధుసరస్వత్యా సజోషసా ఇంద్రస్పుత్రమా వృత్రః దుషంతాగ్గే సోమ్యం మధు ఇతి ద్వావింశోధ్యాయః. అథ త్రయోవింశోధ్యాయః. ఓం ఇమం మే వరుణశ్రుధీ హవామద్యా చ మృళయా త్వామవస్యురాచకే తత్పాయామి బ్రహ్మణా వందమానస్తదాసాస్తే యజమానో హవిద్భిః అహేళమానో వరుణే హవోద్భ్యురుషగ్ సమాన ఆయుప్రమోషీః తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేళో అవయాసిశీష్ఠాః యజిష్ఠో వన్హీతమస్సో సూచానో విశ్వాద్వేషాగ్నేసి ప్రమో మధ్యస్మత్ సత్పన్నో అగ్నే వమో భవోతీనేజిష్ఠో అస్యావుషసో వ్యుష్టౌ అవయక్ష్వనో వరుణగ్నేరానో వీహిమృళీగగ్సుహవో నయేధి మహీమూషు మాతరగ్సూరతానామృతస్య పత్నీమవాసేహువేమాన్ త్రివిక్షత్రామజలం తీముచీగ్సు శర్మానమదీతిగ్సు ప్రణీతిమ్ సుత్రామానం పృథివీం యామానేహ సగ్గేసు శర్మానమదీతిగ్గేసు ప్రణీతిమ్ దైవీయన్నావగ్గస్వరిత్రామనాగసమస్రావంతీ మారుహేమా స్వస్తయే సునావమారుహేయమస్రావంతీ మనాగసం సతారిత్రాగ్రస్వస్తయే ఆనో మిత్రావరుణాఘృతైర్వం యోతి ముక్షతం మధ్వారజాగ్నేసి సుక్రతు ప్రవాహవా ఆశిశ్రుతం జీవసేన ఆనో గమ్యోతి ముక్షతం ఘృతేన ఆమాజనే శ్రవయతం యువానా శ్రుతం మే మిత్రావరుణా వేమ సన్నోవంతు వాజినో హవేషు దేవతామిత్రావసర్పా జంభయంతో హింగ్రకరక్షాగ్నేసిశనేం యస్మద్యూయవన్నమీవాః తేనో అర్వంతో హవనశ్రుతో హవం విశ్వే శృణ్వంతు వాజినో మితద్రావః సహస్రసా మేధసా కాయివద్మనా మహోయే ధనగ్నే సమిషేషో జభ్రిరే వాజే వాజేవతవాజినో నాధనేషు విప్రామృతారుతజ్ఞాః అస్య మధ్వపిబతమాదయద్భం తృప్తాయాతపథి విద్దేవయానైః సమిద్ధో అగ్నిః సమిధాసు సమిద్ధో వరేణ్యః గాయత్రీచ్ఛందాయింద్రియంత్య విద్గౌర్వయో దధుః తనూన పాచ్యుతిరతస్తనోపాశ్చ సరస్వతీ ఉష్ణిఘాచ్ఛందాయింద్రియంత్యవాగ్గౌర్వయో దధుః ఇలాభిరగ్నిరేడ్య సోమో దేవో అమర్త్యః అనుష్టుఛందాయింద్రియం పంచావిర్గౌర్వయో దధుః స్వర్హిరగ్నిః పూషణ్వాన్ స్థీరన్న బర్హిరమర్త్యః బృహదీయచ్ఛందాయింద్రియం త్రివత్సో గౌర్వయో దధుః దురో దేవీయర్దిశో మహీయర్బ్రహ్మా దేవో బృహస్పతీః పంక్తిశ్చందాయిహేంద్రియంతుర్యవాగ్గౌర్వయో దధుః ఉషే జహ్వీ సుతే సా విశ్వే దేవా అమర్త్యాః తృష్టుఛందాయిహేంద్రియం పష్ఠవాగ్గౌర్వయో దధుః దేవ్యాహోతా ఆరాభిషదేంద్రేణ సయుజా ఆయుజా జగతీంద్రాయింద్రియమానడ్వాంగోర్వయో దధు తిస్రయుడా సరస్వతీ భారతీ మరుతో విశాహ విరాచ్ఛందాయిహేంద్రియం ధేనుగోర్ణవయో దధు తుష్టాతురీపో అద్భూత ఇంద్రాగ్నీ పుష్టివర్ధనా నిపదాచ్ఛందాయింద్రియముక్షాగౌర్ణవయో దధు స్మితానోవనస్పతి సవితా ప్రసువన్భగం తగుచ్ఛందాయిహేంద్రియం వసా వేహద్వయో దధు స్వాహా ఆయజ్ఞం వరుణస్సు క్షత్రోభేషజంకారత్ అతిఛందాయింద్రియం మృగదేషభోగోర్వయో దధు వసంతేన ఋతునా దేవావసావస్త్రివృతా అస్తుతా రథంతరేణ తేజసా హవిరిం దేవయో దధు గ్రీష్మేణ ఋతునా దేవా రుద్రా పంచదశేస్తుతా బృహతాయసావలగ్రహవిరింద్రేవయో దధు వర్షాభిర్ణతునా దిత్యాస్తోమే సప్తదశేస్తుతా వైరూపేణ విసౌజసాహవిరింద్రేవయో దధు శారదేన ఋతునా దేవాయేక విజ్ఞస విభవస్తుతా వైరాజేన శ్రియాశ్రియజ్ఞహవిరింద్రేవయో దధు హేమంతేన ఋతునా దేవాస్త్రేణ వే మరుతస్తుతా బలేన చక్వరీ సహో హవిరింద్రేవయో దధు శైశిరేణ ఋతునా దేవాస్త్రాయస్త్రిగ్ఞేమృతా అస్తుతా సత్యేన రేవతీయ క్షత్రజ్ఞ హవిరిం దేవయో దధు.